సూక్ష్మక్రిములు పుస్తకం 14వ భాగం. ఒకరోజు ఆగి మరి కాస్త తక్కువ క్షీణించిన క్రిములను ఎక్కించాడు. రోజురోజుకి మైస్టర్లోకి ఇంకా ఎక్కువ తీవ్రత గల క్రిములని ఎక్కిస్తూ వచ్చాడు పాశ్చర్. అలా 11వ రోజుకి పూర్తి తీవ్రత గల ర్యాబిస్ క్రిములని ఎక్కించాడు. పిల్లవాడికి ర్యాబిస్ రానేలేదు. లూయీ పాశ్చర్కి ఇది మరో అసమాన విజయం. కానీ ఇక్కడ చిన్న తిరకాసు ఉంది. ర్యాబిస్ మీద తన చేసిన పరిశోధనల్లో ర్యాబిస్కి కారణమైన ఏ విధమైన కొత్త బ్యాక్టీరియా కానీ క్రిమి కానీ ఎప్పుడూ కనిపించలేదు. మరి సూక్ష్మక్రిమి సిద్ధాంతం తప్పని అనుకోవాలా? లేదు. ఆ విషయంలో పాశ్చర్కి సందేహం ఏకోశానా లేదు. ర్యాబిస్ ఒకరి నుండి మరొకరికి అంటుతుంది, అంటే రోగకారక అంశాన్ని ఏదో మోసుకుపోతోందన్నమాట. అది కనిపించలేదు అంటే అదేదో సూక్ష్మదర్శనిలో కూడా కనిపించనంత సూక్ష్మమైన క్రిమి అయి ఉండాలి. మరికొన్ని వ్యాధుల్లో కూడా ఇదే నిజమయ్యింది. స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, ఇన్ఫ్లుయెంజా ఇవన్నీ కాక సర్వసామాన్యంగా వచ్చే జలుబుకి కూడా కారణమైన క్రిమి ఏమిటో ఎవరికీ తెలియదు. వాటి క్రిములు మరీ చిన్నవి అన్నమాట. మనుషులకే కాక ఇతర జీవరాశులకి సోకే కొన్ని వ్యాధుల విషయంలో కూడా ఇదే నిజమయ్యింది. ఉదాహరణకి పొగాకు మొక్కలకి ఒక విధమైన తెగులు పట్టి మొక్కల ఆకులు వడిలిపోయేవి. ఆ తెగులు పట్టిన ఆకుల మీద స్ఫోటకపు మచ్చల్లా ఏవో చుక్కలు తేలేవి. అందుకే ఈ వ్యాధికి టొబాకో మొజాయిక్ వ్యాధి అన్నారు. రష్యన్ శాస్త్రవేత్త డిమిట్రీ ఇవానోవ్స్కీ దాని క్రిమి కోసం అన్వేషించి విఫలుడయ్యాడు. తెగులు పడ్డ మొక్కల ఆకులని పిండి తీసిన రసం వల్ల మంచి మొక్కలకి తెగులు పట్టేది. కానీ ఆ రసంలో ఏ విధమైన క్రిమి కనిపించలేదు. ఇవానోవ్స్కి ఆ రసాన్ని వడబోసి చూశాడు. అతి చిన్న కన్నాలున్న జల్లెడలోంచి రసాన్ని పోనిచ్చాడు. అవి సూక్ష్మదర్శనిలో కూడా కనిపించనంత చిన్న కన్నాలు. ఆ కన్నాల్లోంచి పారిన రసంలోంచి క్రిములు తొలగిపోవాలి. అలా వడబోసిన రసం వల్ల తెగులు రాకూడదు. ఇవానోవ్స్కి అతి చిన్న కన్నాలు ఉండే పోర్స్లీన్తో చేసిన జల్లెలని ఉపయోగించాడు. 1892లో అతడు తెగులు పట్టిన ఆకుల్లోంచి తీసిన రసాన్ని ఆ జల్లెడతో వడబోశాడు. ఎంత చిన్న క్రిమి కూడా ఆ జల్లెడని దాటలేదు అనుకున్నాడు. కానీ ఆ నమ్మకం ఒమ్మయ్యింది. అలా వడబోసిన రసాన్ని మంచి మొక్కల ఆకుల మీద చల్లితే ఆ ఆకులకి కూడా టొబాకో మొజాయిక్ వ్యాధి సోకింది. ఆ క్రిములు ఎలా ఉంటాయో కానీ ఆ పోర్స్లిన్ జల్లెడ కన్నాల కన్నా సూక్ష్మమైనవి అయ్యుండాలి అన్న వాస్తవం ఇవానోవ్స్కి కళ్ళెదుట కనిపిస్తోంది. అంత చిన్న క్రిములు ఉంటాయని అతడు ఊహించలేకపోయాడు. నిస్పృహతో ఆ మార్గంలో పరిశోధన విరమించుకున్నాడు. 1898లో మాజినస్ విలియం బెజ్రింక్ అనే డచ్ వృక్ష శాస్త్రవేత్త కూడా అదే ప్రయోగం చేసి చూశాడు. అతడు కూడా పొగాకు మొక్క ఆకులని పిండి రసం తీసి ఆ రసాన్ని పోర్స్లిన్ జల్లెడలో వడబోశాడు. ఆ రసం వల్ల మంచి మొక్కలకి తెగులు పడుతుందని అతడు కూడా గమనించాడు. అయితే టొబాకో మొజాయిక్ వ్యాధికి కారణమైన క్రిములు పోర్స్లిన్ జల్లెడలోంచి జారిపోయేంత చిన్నవని ఇతడు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. బహుశా ఆ క్రిములు నీటి అణువులంత పరిమాణంలో ఉన్నాయేమో. కనుక నీటి అణువులు దూరగలిగేటంత కంతలోంచి ఈ క్రిములు కూడా దూరి జారిపోతాయేమో. మొక్కల్లోంచి వచ్చే విషపూరిత రసానికి వైరస్ అని పేరుంది. తెగులు పట్టిన పొగాకు మొక్కల నుండి తీసిన రసం మంచి మొక్కలకి తెగులు తెస్తోంది. కనుక దానికి వైరస్ అని పేరు పెట్టాడు. క్రమేపీ ఆ పేరు ఆ రసంలో ఉండే అతి చిన్న క్రిములకి పెట్టిన పేరుగా పరిణమించింది.